ఓం వాచం వాచం ప్రా ప్రపద్యే పద్యే మనా మనోయజో యజస్సామ సామ ప్రాణం ప్రాణం చక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రం ప్రా ప్రపద్యే పద్యే వాక్ వాగోజా ఓజస్స సహోజా ఓజో మయి మయి ప్రాణాపానౌ ప్రాణాపానా ఇది ప్రాణాపానౌ యన్మే మే ఛిద్రం ఛిద్రం చక్షుషః చక్షుషో హృదయస్య హృదయస్య మనసః మనసో వాతీతృణ్ణం అతీతృణ్ణం బృహస్పతిః అతీతృణ్ణమిత్యతి తృణ్ణం బృహస్పతిం మే మే తత్ తద్వధాతు దధాత్తి దధాతు షన్నాః నో భవతు భవతు భువనస్య భువనస్య యః యస్పతిః పతిరితి పతిః ఓతిభిః కయా భూతిభిరిత్యోతిభిః కయా త్వం త్వన్నాః న భూత్యా భూత్యాభి అభిప్రా ప్రమందసే మందసే వృషన్ వృషన్నితి వృషన్ కయా స్తోతృభ్యః స్తోతృభ్యాభర స్తోతృభ్యైతి స్తోతృభ్యః ఆభర భరేతీభర ఇంద్రో విశ్వస్య విశ్వస్య రాజతి రాజతీతి రాజతి షన్నాః నో అస్తు అస్తు ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పద ఇది చతుః పదే మిత్రో వరుణః వరుణో భవతు భవత్తర్యమా అర్యమేంద్రమా ఇంద్రో బృహస్పతిః బృహస్పతిర్విష్ణోః విష్ణోరుక్రమః ఉరుక్రమ ఇత్యోరుక్రమః పాతపవతాం పవతాం తవతు తవతు సూర్యాః సూర్యైరి సూర్యాః కనిక్రదద్దేవః దేవః పర్జన్యాః పర్జన్యో అభి అభివర్షతు పరిషత్తితి వర్షతు అహానిశం సంభవంతు భవంతు నః నో రాత్రిః రాత్రి ప్రతి ప్రతిధీయతాం ధీయతామితి ధీయతాం ఇంద్రాగ్నిభావతాం ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని భవతామవోభిః అవోభిరింద్రావరుణ అవోభిరిత్యవాహభిః ఇంద్రావరుణ రాతహవ్యా రాతహవ్యేతి రాత హౌవ్యా ఇంద్రాభూషణ వాజసాతౌ వాజసాతా ఇంద్రా సోమా వాజసాతా ఇది వాజ సాతౌ ఇంద్రా సోమా సువితాయ సువితాయసం శయ్యో యోరితి యో దేవీరభిష్టాయే అభిష్టాయ ఆపాః ఆపో భవంతు భవంతు పీతయే పీతయైతి పీతయే శయ్యో యోరభి అభిశ్రావంతు శ్రవంతు నః నయితే నః ద్యౌశాంతిః శాంతిరంతరిక్షం అంతరిక్షం పృథివీ పృథివ్యాపాః ఆపఓషధయః ఓషధయో వనస్పతయః వనస్పతయ ఏవ శాంతిః శాంతిరితి శాంతిః ధృతే గృంహా గృంహా మా మిత్రస్య మిత్రస్య మా చక్షుషా చక్షుషా సర్వాణి సర్వాణి భూతాని భూతాని సం సమీక్షంతాం ఈక్షంతామితి ఈక్షంతాం మిత్రస్యాహం అహం చక్షుషా చక్షుషా సర్వాణి సర్వాణి భూతాని భూతాని సం సమీక్షే ఈక్ష ఇదీక్షే మిత్రస్య చక్షుషా చక్షుషా సం సమీక్షామహే ఈక్షామహ ఇదీక్షామహే జ్యోక్తే తే సందృశి సందృశి జీవ్యాసం సందృశీతి సందృశి జీవ్యాసం జ్యోక్ జ్యోక్తే తే సందృశి సందృశి జీవ్యాసం సందృశీతి సందృశి జీవ్యాసమితి జీవ్యాసం నమస్తే తే అస్తు అస్తు విద్యుతే విద్యుతే అస్తన విప్లవే విద్యుత ఇది విద్యుతే స్తనయిత్నవయితి స్తనయిత్నవే భగవన్నస్తు భగవన్నితి భగవన్ అస్తు యతః యతః స్వాహ స్వస్సమీహసే స్వరితి స్వాహ సమీహస ఇతి సం ఈహసే యతో యతః యతః సమీహసే సమీహసే తతః సమీహస ఇతి సం ఈహసే తతో నః నో అభయం అభయం కురు కుర్వితి కురు షణ్మాః నః కురు కురు ప్రజాభ్యః ప్రజాభ్యోభయం ప్రజాభ్యైతి ప్రజాభ్యః అభయన్నః నః పశుభ్యః పశుభ్యైతి పశుభ్యః తచ్చక్షుః చక్షుర్దేవహీతం దేవహీతం పురస్తాత్ దేవహీతమితి దేవహీతం పురస్తాత్ శుక్రం శుక్రముచ్చరతి ఉచ్చరది చరతి పశ్యేమ శరదః శరద శతం శతం జీవేమ జీవేమ శృణూయామ శృణూయామ శరదః శరద శతం శతమితి శతం ఓం అసి దేవీ దేవీద్యావా పృథివీ దేవీ దేవీ ద్యావా పృథివీ మకస్య ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ మకస్య వాం వామద్య అద్య శిరా శిరోరాధ్యాసం రాధ్యాసం దేవయజనే దేవయజనే పృథివ్యా దేవయజన ఇది దేవ యజనే పృథివ్యా మఖాయ మఖాయ త్వామఖస్య మఖస్య త్వాశీరష్ణే శీరష్ణే దేవ్యాః దేవ్యో వంబ్రియః వంబ్రియో భూతస్య భూతస్య ప్రథమజాః ప్రథమజా మఖస్య ప్రథమజా ఇది ప్రథమజాః మఖస్య వః పయ్యతి ఇయత్యగ్రే అగ్ర ఆసీః ఆసీర్మఖస్య మఖస్య తే ఇంద్రస్య ఇంద్రస్య ఓజాః ఓజస్థ సమఖస్య మఖస్య వః పయితి వః పయితు ఏతు బ్రహ్మణః బ్రహ్మణస్పతిః పతిప్రా ప్రదేవీ దేవ్యేతు ఏతు సూనృతాః సూనృతేతి సూనృతాః అచ్చా వీరం వీరన్నర్యం నర్యం పంక్తిరాధసం పంక్తిరాధసం దేవాః పంక్తిరాధసమితి పంక్తి రాధసం దేవాయజ్ఞం యజ్ఞం నయంతో నయంతు నః నయితే నః మఖస్య శిరాః శిరోసి అసి మఖస్య మఖస్య శిరాః శిరోసి అస్య స్వస్య అశ్వస్య త్వా విష్ణాః విష్ణశక్నా శక్నా ధూపయామి ధూపయామి దేవయజనే దేవయజనే పృథివ్యాః దేవయజన ఇతి దేవ యజనే పృథివ్యా అశ్వస్య అశ్వస్య త్వా వృష్ణాః వృష్ణశక్నా శక్నా ధూపయామి ధూపయామి దేవయజనే దేవయజనే పృథివ్యాః దేవయజన ఇతి దేవ యజనే పృథివ్యా ఋజవే ఋజవే సాధవే సాధవే సుక్షిత్యై సుక్షిత్యై త్వా సుక్షిత్యామితి సుక్షిత్యై తేది త్వా యమాయ మఖాయ మఖాయ సూర్యస్య సూర్యస్య త్వా త్వా తపసే తపసే దేవః దేవస్త్వా త్వా సవిత సవిత మధ్వా మధ్వానక్తు అనక్తు పృథివ్యాః పృథివ్యా సర్గస్పృశాః సర్గస్పృశస్వాహి సర్గస్పృశయితి సం స్పృశాః పాహ్యక్చిః అచ్చిశ్రోతిః శ్రోతిస్తపాః తపోసి అస్యనాధిష్టా అనాధిష్టా పురస్తాత్ పురస్తాదగ్నేః అగ్నేరాధీపత్యే ఆధీపత్య ఆయో ఆధీపత్యదీపత్యే ఆయన్మే మేధా పుత్రవతీ పుత్రవతీ దక్షిణత పుత్రవతీతి పుత్రవతీ దక్షిణత ఇంద్రస్ ఇంద్రస్యాధీపత్యే ఆధీపత్యే ప్రజా ఆధీపత్యదీపత్యే ప్రజా మే ప్రజామితి ప్రజా మేధా సృషదా సుషదా పశ్చాత్ సుషదేతి సుషదా పశ్చాద్దేవస్ సవితు సవితురాధీపత్యే ఆధీపత్యే చక్షుః ఆధీపత్య ఇత్యాధిపత్యే చక్షుర్మే మేధా ఆశ్రుతిః ఆశ్రుతిరుత్తరతః ఆశ్రుతిరిత్యా శ్రుతిః ఉత్తరతో ధాతుః ధాతురాధీపత్యే ఆధీపత్యే రాయః ఆధీపత్య ఇత్యాధిపత్యే రాజస్కోషం కోషం మే మేధా విధృతి విధృతిరుపరిష్టాత్ విధృతిరితి విధృతి ఉపరిష్టాద్బృహస్పతే బృహస్పతేరాధీపత్యే ఆధీపత్య ఓజాః ఆధీపత్య ఇత్యాధిపత్యే ఓజో మే మేధా విశ్వాభ్యః విశ్వాభ్యో మానాష్ట్రాభ్యః నాష్ట్రాభ్యస్వాహి పాహి మనో మనోరశ్వా అశ్వాసి అసి స్వాహా స్వాహా మరుద్భిః మరుద్భిః పరి మరుద్భిరితి మరుద్భిః పరిశ్రీయస్వ శ్రీయస్వ దివః దివః సర్గస్పృశాః సర్గస్పృశస్వాహి సర్గస్పృశైతి సంస్పృశాః పాహి మధు మధు మధు మధ్యతి మధు గర్భో దేవానాం దేవానాం పితా పితామహీనాం మతీనాం పతీః పతిః ప్రజానాం ప్రజానామితి ప్రజానాం సందేవః దేవో దేవేన దేవేన సవిత్రా సవిత్రా గతా గతసం సాం సూర్యేణ సూర్యేణ రోచతే రోచత ఇతి రోచతే సమగ్నిః అగ్నిరగ్నినా అగ్నినా గతా గతసం సందైవేన దైవేన సవిత్రా సవిత్రాసం సాం సూర్యేణ సూర్యేణ రోచిష్ట అరోచిష్టేత్యరోచిష్ట స్వాహాసం సమగ్నిః అగ్నిస్తపసా తపసా గత గతసం సందైవ్యేన దైవ్యేన సవిత్రా సవిత్రాసం సాం సూర్యేణ సూర్యేణారోరుచత అరోరుచతేత్యరోరుచత ధర్తా దివః దివో వి విభాతి భాతి తపసః తపసస్ పృథివ్యాం పృథివ్యాం ధర్తా ధర్తా దేవః దేవో దేవానాం దేవానామమర్త్యః అమర్త్యస్తపోజాః తపోజా ఇతి తపః జాః వాచమస్మే అస్మేని అస్మేత్యస్మే నియచ్చ యచ్చ దేవాయువం దేవయువమితి దేవయువం అవశ్యం గోపా గోపామనీపద్యమానం అనీపద్యమానమాచ అనీపద్యమానమిత్యని పద్యమానం ఆచ చపరాన పరాచ చపతిభిః పతిభిశ్చరంతం పతిభిరితి పతిభిః చరంతమిది చరంతం ససద్వీచీః సద్వీచీ సహ సవిషోజీః విషోజీర్వసానః వసాన ఆవరీవర్తి ఆవరీవర్తి వరీవర్తి భువనేషు భువనేష్వంతః అంతరిత్యంతః విశ్వాసాం భువాం భువాం పతే పతే విశ్వస్య విశ్వస్య మనసః మనసస్పతే పతే విశ్వస్య విశ్వస్య వచసః వచసస్పతే పతే సర్వస్య సర్వస్య వచసః వచసస్పతే పత ఇతి పతే దేవశ్రుత్వం దేవశ్రుతి దేవశ్రుతే త్వం దేవ దేవధర్మ ఘన్మదేవ దేవో దేవాన్ దేవాన్ పాహి పాహ్యత్ర అత్ర ప్రావీహి ప్రావీరను ప్రావీరితి ప్రా అవీహి అనువా పాన్ దేవీతయే దేవీతయ ఇది దేవ వీతయే మధుమాద్భీభ్యాం మాద్భీభ్యాం మధు మధుమాధూజీభ్యాం మాధూజీభ్యామిది మాధూజీభ్యాం దేహి పితా పితానాః నోసి అసి పితా పితానాః నో బోధి బోధి నమః నమస్తే తే అస్తు అస్తు మా మా హీంసీ హీంసీరితి హీంసీ త్వష్ట్రీమంతస్త్వష్ట్రీమంత్రష్ట్రీమంత సపేమ సపేమ పుత్రాన్ పుత్రాన్ పశూన్ పశూన్మయీ మయీ దేహి తేష్యరిష్టా అరిష్టాహం అహాం సహపత్యా సహపత్యా భూయాసం సహపత్యేతి సహ పత్యా భూయాసమితి భూయాసం అహః కేతునాః అహరిత్యహాః కేతునాదిషతాం జుషతాగ్నిసుజ్యోతీః సుజ్యోతిర్జ్యోతిషా సుజ్యోతిరితిషు జ్యోతీః జ్యోతిషా స్వాహా స్వాహేతి స్వాహా రాత్రిః కేతునాః కేతునాదిషతాం జుషతాగ్నిసుజ్యోతీః సుజ్యోతిర్జ్యోతిషా సుజ్యోతిరితిషు జ్యోతీః జ్యోతిషా స్వాహా స్వాహేతి స్వాహా ఓం ఆదరే తదేదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీడే ఇడయేహి ఏహి ఇష్యదీతే అదీతే సరస్వతి సరస్వత్యసౌ అసావేహి ఏహి ఇష్యసౌ అసావేహి ఏహి ఇష్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యాః ఇంద్రాణ్యా ఉష్ణీషాః ఉష్ణీష పూషా పూషాసి అసి ఘన్మాయ ఘన్మాయ దీర్ష్వా దీర్ష్వాశ్విభ్యాం అశ్విభ్యాం బింబస్వ అశ్విభ్యామిత్యశ్విభ్యాం బింబస్వ సరస్వతి సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ బింబస్వ బింబస్వ స్వాహా స్వాహేంద్రవత్ ఇంద్రవత్ స్వాహా ఇంద్రవదితీంద్రవత్ స్వాహేంద్రవత్ ఇంద్రవదితీంద్రవత్ యస్తే తే స్తనః స్తనశయః శశయోయః వ్యోమయోభూ మయోభూర్యః మయోభూరితి మయః భూ యోరత్నధా రత్నధావసువిత్ రత్నధా ఇతి రత్న ధాః వసువిద్యః వసువిదితి వసువిత్ యస్సు దత్రాః సుదత్ర ఇతి సుదత్రాః ఏన విశ్వాః విశ్వా పుష్యసి పుష్యసి వార్యాణి ఆర్యాణి సరస్వతి సరస్వతి తమ్ తమిహ ఇహ ధాతవే ధాతవేకః అకరిత్యాకః గాయత్రం ఛందాః ఛందోసి అసిత్రైష్టోభం త్రైష్టోభం ద్యావా పృథివీభ్యాం త్రైష్టోభమిది త్రైష్టోభం ద్యావా పృథివీభ్యాం త్వా పరీ పరీ గృహ్ణామి గృహ్ణామ్యంతరిక్షేణ అంతరిక్షేణోప ఉపయచ్చామి యచ్చామీంద్ర ఇంద్రాశ్వినా అశ్వినా మధూనః మధూనః సారగస్య సారగస్య ఘర్మం ఘర్మం పాత పాత వసవః వసవో యజత యజత వాట్ వాట్ స్వాహా స్వాహా సూర్యస్య సూర్యస్య రశ్మయే రశ్మయే వృష్టివనాయే వృష్టివనాయ ఇతి వృష్టివనాయే సముద్రాయ వాతాయ పాతాయ స్వాహా స్వాహా శరీరాయ శరీరాయ అనాధిష్యాయ అనాధిష్యాయ ప్రతిధిష్యాయ అప్రతిదృశ్యాయాశ్యవే అప్రతిదృశ్యాయేత్యప్రతిదృశ్యాయ అవశ్యవే శిమిదాయ అసిమిదాయ సవిత్రే సవిత్రర్భుమతే త్రిభుమతే విభుమతే త్రిభుమత ఇత్యర్భుమతే విభుమతే వాజవతే త్రిభుమత ఇతి విభుమతే వాజవతే బృహస్పతయే వాజవత ఇతి వాజపతే బృహస్పతయే విశ్వదేవం యావతే విశ్వదేవం యవత ఇతి విశ్వదేవం యావతే యమాయాంగీరస్వతే అంగీరస్వతే పితృమతే పితృమతే స్వాహా పితృమత ఇతి పితృమతే స్వాహేతి స్వాహా స్వాహా ఘర్మాయ ఘర్మాయ ఘర్మ ఘర్మ పిత్రే పిత్రైతి పిత్రే విశ్వా ఆశా ఆశా దక్షిణసత్ దక్షిణసత్ సర్వాన్ దక్షిణసదితి దక్షిణ సత్ సర్వాన్ దేవాన్ దేవానయాగ్ అయామిహ ఇహ స్వాహాకృతస్య స్వాహాకృతస్య ఘర్మస్య స్వాహాకృతస్యేతి స్వాహా కృతస్య ఘర్మస్య మధోః మధో పిబతం పిబతమశ్వినా అశ్వినా దివి దివిధాః ధాయిమం ఇమం యజ్ఞం యజ్ఞమిమం ఇమం యజ్ఞం యజ్ఞం దివి దివిధాః ధా స్వాహాః స్వాహాగ్నయే అగ్నయే యజ్ఞియాయ యజ్ఞియాయసం యజుభ్రః యజుభ్రోశ్వీనా యజుభ్రయితి యజోః భ్రః అశ్వీనా ఘర్మం ఘర్మం పాతం పాతాం హాద్వానం హాద్వానమః అహద్దివాభిః దివాభిరూపిభిః ఊతిభిస్తంత్రాయిణే ఊతిభిరిత్యూతిభిః తంత్రాయిణే నమః నమోద్యావాక్చిభ్యాం అపాతామశ్వినా అశ్వినా ఘర్మం ఘర్మమను అనుద్యావాపృథివీ ద్యావాపృథివీ అమాంసాతాం ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ అమాంసాతామిహ ఇహైవా దేవదాతయాః దాతయః సంతు సంత్విషే ఇషే బింబస్వ బింబస్వోర్జే ఓర్జే బ్రహ్మాణే బ్రహ్మాణే క్షత్రాయ క్షత్రాయ ద్యావాః పృథివీభ్యాం ద్యావాః పృథివీభ్యాం బింబస్వ బింబస్వ ధర్మా ధర్మాసి అసి సుధర్మా సుధర్మానేని సుధర్మేపి సుధర్మ అమేన్యస్మే అస్మే నృమ్ణాని అసంతే ఇత్యస్మే నృమ్ణాని ధారయ ధారయ బ్రహ్మ బ్రహ్మక్షత్రం క్షత్రం విషం విషం ధారయ ధారయేతి ధారయ స్వాహా పూష్ణే పూష్ణే సరసే సరసే గ్రావభ్యః గ్రావభ్య ప్రతిరవేభ్యః గ్రావభ్యైతి గ్రావభ్యః ప్రతిరవేభ్య పితృభ్యః ప్రతిరవేభ్యైతి ప్రతిరవేభ్యః పితృభ్య ఊర్ధ్వవర్హిభ్యః పితృభ్యైతి పితృభ్యః ఊర్ధ్వవర్హిభ్యో ఘర్మపావభ్యః ఊర్ధ్వవర్హిభ్యైత్యోర్ధ్వవర్హిః ఘర్మపావభ్యో ద్యావాః పృథివీభ్యాం ఘర్మపావభ్యైతి ఘర్మపావభ్యః ద్యావాః పృథివీభ్యాం విశ్వేభ్యః విశ్వేభ్యో దేవేభ్యాః దేవేభ్యో రుద్రాయ రుద్రాయ రుద్రహూతయే రుద్రహూతయే స్వాహా రుద్రహూతయైతి రుద్రహూతయే స్వాహా మధు మధుహుతం హుతమింద్రతమే ఇంద్రతమే అగ్నౌ ఇంద్రతమైతి ఇంద్రతమే అగ్నా అశ్యామ అశ్యామ తే దేవా దేవధర్మా ధర్మ నమః నమస్తే తే అస్తు అస్తు మా హీంసీ హీంసీరితి హీంసీ అభీమం ఇమం మహిమా అహిమాదివం విప్రా విప్రో బభూవ సప్రథా ఇది స ప్రధానా ఉత శ్రవసా పృథివీ పృథివీ రోచస్వ రోచస్వేతి రోచస్వ యాతే ఘర్మా ఘర్మ దివ్యా దివ్యా సుక్ సుగ్యా యాగాయత్ర్యా గాయత్ర్యా విద్ధానే అవిద్ధానే సా అవిద్ధాన ఇది హవి గానే సా తే ఆప్యాయత ఆప్యాయత్యాయతాయత్యాయతాం తస్ై తే స్వాహ స్వాహాంతరిక్షే అంతరిక్షే త్రిష్టుభ్యాగ్నేద్రే త్రిస్తుభీతి త్రిస్తుభీ ఆగ్నేద్రే పృథివ్యా పృథివ్యాం జగత్యా జగత్యాగ్నే సదస్యా సదస్యా క్షత్రస్యా క్షత్రస్య త్వా పరస్పాయ పరస్పాయ బ్రహ్మాణః పరస్పాయేతి పరః పాయ బ్రహ్మాణస్తన్వం తన్వం పాహి పాహి విశాః విశస్త్వా త్వా ధర్మాణా ధర్మాణా భయం భయమను అనుక్రామామా క్రామామ సువితాయ సువితాయ నవ్యాసే నవ్యాసే చతుర్వ్యాసే చతుస్రక్తి చతుస్రక్తిరితి చతుః శక్తి నాగరస్య సప్రథానాః సప్రథాః సః సప్రథామితి స ప్రథానాః సనాః నో విశ్వాయోః విశ్వాయుః సర్వాయోః విశ్వాయురితి విశ్వ ఆయుః సర్వాయుః సప్రథానాః సర్వాయురితి సర్వ ఆయుః సప్రథా అప సప్రథా ఇది స ప్రథాః అపద్దేశాః దేశో అప అపహ్వరాః పరో అన్యవ్రాతస్య అన్యవ్రాతస్య షష్టిమా అన్యవ్రాతస్యేత్యన్యవ్రాతస్య షష్టిమా ఘర్మ ఘర్మైతత్ ఏతత్తే తే పురీషం పురీషం తేన తేనేదితేన అచిక్రదద్విషా విషా హరిః హరిర్మహాన్ మహాన్ మిత్ర మిత్రో నర్శత దర్శత ఇది దర్శత సాం సూర్యేణ సూర్యేణ విద్యుత విద్యుతరుదధిః ఉదధిర్నిధిః ఉదధిరిత్యుదధిః నిధిరితి నిధిః యావతీర్యావా పృథివీ యావతీ యావతీ యావా పృథివీ యావత్ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ యావచ్చ సప్త సప్త సింధావ సింధావో ఇతస్థిరే ఇతస్థిరే తావంతం ఇతస్థిర ఇది తస్థిరే తావంతమింద్ర ఇంద్రదే ఏ గ్రహం గ్రహమూర్జా ఊర్జా గృహామి గృహామ్యక్షీతం అక్షీతం మయి మయి గృహామి గృహామ్యక్షీతం అక్షీతం మయి మయిత్యదింద్రియం ఇంద్రియం బృహత్ బృహన్మయి మయి దక్షా దక్షో మయి మయి క్రతో క్రతద్ధర్మ ధర్మస్త్రిషుక్ త్రిషుక్వీ ద్విషమితి త్రిషుక్ విరాజతి రాజతి విరాజా విరాజా జ్యోతిషా విరాజేతి విరాజా జ్యోతిషా సహ సహ బ్రహ్మణ బ్రహ్మణ తేజస తేజస సహ సహ పయస పయసో రేతా రేత ఆభేతం ఆభేతం తస్య ఆభేతమిత్యాభేతం తస్య దోహం దోహమసీమహి అసీమహ్యుత్తరాముత్తరా ఉత్తరాముత్తరాగ్నేసమాం ఉత్తరాముత్తరామిత్యుత్తరా ఉత్తరా సమామితి సమాం త్రిషః సంవృగే సంవృగ్రత్వే సంవృగితి సంవృగ్ కృత్వే దక్షస్య దక్షస్య తే సుషుమ్నస్య సుషుమ్నస్య తే సుషుమ్నస్యేతి సుషుమ్నస్య తే సుషుమ్నా సుషుమ్నాగ్నిహుతః సుషుమ్నేతి సుషుమ్నా అగ్నిహుతేంద్రవీతస్య అగ్నిహుత ఇత్యగ్ని హుతః ఇంద్రవీతస్య ప్రజాపతి భక్షితస్య ఇంద్రవీతస్యేదీంద్రవీతస్య ప్రజాపతి భక్షితస్య మధుమతః ప్రజాపతి భక్షితస్యేతి ప్రజాపతి భక్షితస్య మధుమత ఉపాహూతః మధుమత ఇది మధుమతః ఉపాహూత ఉపాహూతస్య ఉపాహూత ఇత్యుపాహూతః ఉపాహూతస్య భక్షయామి ఉపాహూతస్యేత్యుపాహూతస్య భక్షయామీతి భక్షయామి. ఓం స్వాహా ప్రాణేభ్యః సాధీపతికేభ్య పృథివ్యై సాధీపతికేభ్యైతి సాధీపతికేభ్య పృథివ్యా అగ్నయే అగ్నయేంతరిక్షాయ అంతరిక్షాయ వాయవే వాయవే దివే దివే సూర్యాయ సూర్యాయ దిగ్భ్యః దిగ్భ్యశ్చంద్రాయ దిగ్భ్యైతి దిగ్భ్యః చంద్రాయ నక్షత్రేభ్యః నక్షత్రేభ్యోభ్యః అభ్యో వరుణాయ అభ్యైత్యతేభ్యః వరుణాయ నాభ్యై నాభ్యై భూతాయ భూతాయేతి భూతాయ వాచే ప్రాణాయ ప్రాణాయ చక్షుషే చక్షుషే శ్రోత్రాయ శ్రోత్రాయ మనసః మనసః కామం కామమాకూతిం ఆకూతిం వాచః వాచోతి మిత్రా కోహూతిం వాచః సత్యం సత్యమాశీయ అశీయ పశూనాం పశూనాగ్నే రూపం రూపమన్నస్య అన్నస్య రసాః రసోయసాః యశస్వీ శ్రీశ్రయతాం శ్రయతాం మయి మయి స్వాహా స్వాహేతి స్వాహా ప్రజాపతి సంభ్రియమాణః ప్రజాపతిరితి ప్రజాపతి సంభ్రియమాణ సమ్రాట్ సంభ్రియమాణ ఇతి సంభ్రియమాణః సమ్రాట్ సంభ్రేతః సమ్రాటితి సమ్రాట్ సంభ్రేతో వైశ్వదేవః సంభ్రేత ఇతి సంభ్రేతః వైశ్వదేవః సాంసన్నః ఐశ్వదేవ ఇతి వైశ్వదేవః సాంసన్నో ఘన్మః సాంసన్న ఇతి సంసన్నః ఘన్మ ప్రవృత్తః ప్రవృత్తస్తేజః ప్రవృత్త ఇతి ప్రవృత్తః తేజ ఉద్యాతః ఉద్యాత ఆశ్వినః ఉద్యాత ఇత్యుద్యాతః ఆశ్విన పయసి పయస్యానీయమానే ఆనీయమానే పూషా ఆనీయమాన ఇత్యాహ నీయమానే పూషా విష్యందమానే విష్యందమానే మారుతః విష్యందమాన ఇతి విష్యందమానే మారుతః క్వచన్ క్వచన్ మైత్రః మైత్రః సరసి సరసి సమంతాయ్యమానే సమంతాయ్యమానే వాయవ్యాః సమంతాయ్యమాన ఇతి సంప్రాయ్యమానే వాయవ్యోః క్రియమాణః క్రియమాణాగ్నేయః ఆగ్నేయో హూయమానః హూయమానో వాక్ వాగ్భుతః హుత ఇతి హుతః సవితా ప్రథమే ప్రథమేహం అహన్నగ్నిః అగ్నిద్వితీయే ద్వితీయా వాయుః వాయుస్తృతీయే తృతీయ ఆదిత్యః ఆదిత్యశ్చ చతుర్థే చతుర్థే చంద్రమాః చంద్రమాః పంచమే పంచమ ఋతుః ఋతుషష్ఠే షష్ఠే మరుతాః మరుతః సప్తమే సప్తమే బృహస్పతిః బృహస్పతిరష్టమే అష్టమే మిత్రః మిత్రో నవమే నవమే వరుణః వరుణో దశమే దశమ ఇంద్రాః ఇంద్రా ఏకాదశే ఏకాదశే విశ్వే విశ్వే దేవాః దేవా ద్వాదశే ద్వాదశ ఇతి ద్వాదశే ఉగ్రశ్చ చ భీమః భీమో ద్వాంతాః ద్వాంతో ధునీః ధునిః సాసహ్వాన్ సాసహ్వాన్ అభియువ్వా ససహ్వానితి ససహ్వాన్ అభియువ్వా చ అభియువ్వేత్యభి యుగ్వా చ విక్షిపా విక్షిప స్వాహా విక్షిపైతీ క్షిపా స్వాహేతి స్వాహా అగ్నేయం హృదయేన హృదయేనాశనీ అశనీయం హృదయాగ్రేణ పశుపతి హృదయాగ్రేణే హృదయ అగ్రేణ పశుపతి కృత్స్నహృదయేన పశుపతిమితి పశుపతి కృత్స్నహృదయేన భవం కృత్స్నహృదయేనేతి కృత్స్న హృదయేన భవం యజ్ఞా సర్వం మతస్నాభ్యామీశానం ఈశానం మన్యునా మహాదేవం తఃపరిశవ్యేన మహాదేవమితి మహాదేవం అంతఃపరిశవ్యేనోగ్రం అంతఃపరిశవ్యేనేత్యంతః పరిశవ్యేన ఉగ్రం దేవం దేవం వనిష్ఠునా పనిష్ఠునా వసిష్ఠహనుః వసిష్ఠహనుః సింగేని వసిష్ఠహనురితి వసిష్ఠహనుః సింగేని కోశ్యాభ్యాం కోశ్యాభ్యామితి కోశ్యాభ్యాం ఉగ్రం లోహితేన లోహితేన మిత్రం మిత్రాం సౌరత్యేన సౌరత్యేన రుద్రం రుద్రం దౌర్వత్యేన దౌర్వత్యేనేంద్రం దౌర్వత్యేనేతి దౌః వ్రత్యేన ఇంద్రం ప్రక్వీలేన ప్రక్వీలేన మరుతాః ప్రక్వీలేనేతి ప్రక్వీలేన మరుతో బలేన బలేన సాధ్యాన్ సాధ్యాం ప్రముదాః ప్రముదాః భవస్య ప్రముదేతి ప్రముదాః భవస్య కంఠ్యం కంఠ్యాం రుద్రస్య రుద్రస్యాంతఃపార్శ్వం అంతఃపార్శ్వం మహాదేవస్య అంతఃపార్శ్వమిత్యంతః పార్శ్వం మహాదేవస్య యగ్రేద్ మహాదేవస్యేతి మహాదేవస్య యగత్సర్వస్య సర్వస్యావనిష్ఠుః అనిష్ఠుః పశుపతేః పశుపతేః పురీతత్ పశుపతేరితి పశుపతేః పురీతరి పురీతత్ లోమభ్య స్వాహా లోమభ్యైతి లోమభ్యః స్వాహా త్వచే త్వచే లోహితాయ లోహితాయ మేదసే మాగ్నేసేభ్యః మాగ్నేసేభ్యః స్నావభ్యః స్నావభ్యోస్థభ్యః స్నావభ్యైతి స్నావభ్యః అస్థభ్యో మజ్జభ్యః అస్థభ్యైత్యస్థభ్యః మజ్జభ్యోరేతసే మజ్జభ్యైతి మజ్జభ్యః రేతసే పాయవే పాయవైతి పాయవే ఆయాసాయ ప్రాయాసాయ ప్రాయాసాయ సంయాసాయ ప్రయాసాయేతి ప్రయాసాయ సంయాసాయ వియాసాయ సంయాసాయేతి సంయాసాయ వియాసాయోద్యాసాయ వియాసాయేతి వియాసాయ ఉద్యాసాయ శుచే ఉద్యాసాయేత్యుత్ యాసాయ శుచే శోచతే శోచతే శోకాయ శోకాయ తపసే తపసే తప్యమానాయ తప్యమానాయ తప్తాయ తప్తాయ నిష్కృత్యై నిష్కృత్యై ప్రాయశ్చిత్తై నిష్కృత్యాయితి నిహికృత్యై ప్రాయశ్చిత్తై భేషజాయ భేషజాయేతి భేషజాయ యమాయాంతకాయ అంతకాయ మృత్యవే మృత్యవే బ్రహ్మహత్యాయీ బ్రహ్మహత్యాయీ విశ్వేభ్యః బ్రహ్మహత్యాయాయితి బ్రహ్మ హత్యాయీ విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో ద్యావాః పృథివీభ్యాం ద్యావాః పృథివీభ్యాభ్య స్వాహా స్వాహేతి స్వాహా ఓ